మెదడు పుస్తకం 15వ భాగం. అందుచేత మీరు నుంచుని ఉన్నప్పుడు పొరపాటున పక్కకి ఒరగడం మొదలుపెట్టగానే కండరాల స్థితిలో వచ్చే మార్పు మెదడుకు తెలిసిపోతుంది. వెంటనే మెదడు కండరాలకి సూచనలు ఇచ్చి శరీరం పక్కకి ఒరగకుండా నిలుపుతుంది. కనుక మనం నుంచుని ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఇలా మన సమతోనికని సరిదిద్దుకుంటూ ఉంటాము. అందుకే ఎక్కువసేపు నుంచుని ఉన్నప్పుడు ఊరికే ఏమీ చేయనట్టు కనిపించినా తెలియకుండానే అలసటగా అనిపిస్తుంది. అలాగే మన శ్వాసని శాసించే ప్రతీకార చర్యలు కూడా ఉన్నాయి. అలాగే ఏదైనా వస్తువుని మనం అందుకోబోతున్నప్పుడు మన చేయి ఆ వస్తువును దాటిపోకుండా మరీ పక్కకి పోకుండా శాసించే అంగం సెరిబెల్లం. మనలో అసంకల్పితంగా జరిగే ప్రతిచర్యలన్నిటికీ శాసించే విభాగం స్వయంచోదక నాడీమండలం, అనగా అటానమస్ నెర్వస్ సిస్టమ్. అటానమస్ అంటే స్వతంత్రం అని అర్థం. అంటే ఈ నాడీమండల విభాగం సెరిబ్రం ప్రభావం పెద్దగా లేకుండా పనిచేస్తుంది. కనుక దీనికి అలా పేరు వచ్చింది. 1889లో జాన్ న్యూపోర్ట్ లాంగ్లీ అనే ఇంగ్లీష్ వైద్యుడు మొట్టమొదటిసారిగా దీనికి అలా పేరు పెట్టాడు. స్విస్ వైద్యుడు వాల్టర్ రడల్స్ హెస్ సన్నని సూదులతో జంతు మెదళ్ళని వివిధ స్థానాల వద్ద ఉత్తేజితం చేసే స్వయంచోదక నాడీమండలం యొక్క వివిధ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడు. మునుపు లేని అసంకల్పిత ప్రతీకార చర్యలని అలవరుచుకోవచ్చు కూడా. ఈ విషయాన్ని నిరూపించిన వాడు రష్యన్ జీవశాస్త్రవేత్త ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. 1920లలో ఇతడు కుక్కల మీద అధ్యయనాలు చేశాడు. ఆకలిగా ఉన్న కుక్క ముందు ఆహారం ఉన్న పళ్ళాన్ని ఉంచితే సహజంగా నోరూరి చొంగకారుస్తుంది. అదో అసంకల్పిత ప్రతీకార చర్య. పావ్లోవ్ కొంతకాలం పాటు పళ్ళాన్ని ప్రసాదించిన ప్రతిసారి ఓ గంట మోగిస్తూ వచ్చాడు. అలా కొంతకాలం జరిగాక కుక్క మెదడులో గంట మోగటానికి ఆహారం ప్రసాదించబడటానికి మధ్య అనుసంధానం ఏర్పడింది. అప్పటి నుంచి ఇక గంట మోత వినగానే ఆహారం కూడా వస్తుందన్న ఆశతో కుక్కకి నోరు ఊరటం మొదలుపెట్టింది. అంటే ఆ కుక్క ఓ సప్రమేయ ప్రతిచర్యని అలవరుచుకుంది అన్నమాట. ఇక 5వ అంశం, పార్శ్వాలు నిద్ర. మానవ శరీరం ద్విపార్శ్వకమైన సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. అంటే కుడి ఎడమ భాగాలు ఒకదానికొకటి అద్దంలో చూసే ప్రతిబింబాల్లా ఉంటాయి. ఒక పక్క ఉండేదే రెండవ పక్క కూడా ఉంటుంది. మనకి 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కుపుటాలు, 2 చేతులు, 2 కాళ్ళు ఉంటాయి. శరీరం లోపల కూడా 2 ఊపిరితిత్తులు, 2 మూత్రపిండాలు ఇలా ఉంటాయి. సాధారణంగా ఏదైనా ఒక అవయవం 2కు బదులుగా ఒక్కటే ఉంటే అది శరీర మధ్యరేఖకి దగ్గరగా ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒకే ముక్కు, ఒకే నోరు, ఒకే గడ్డం, ఒకే వెన్నుపూస మొదలైనవి ఉన్నాయి. మరి మెదడు సంగతి ఏమిటి? మనకి ఒకే మెదడు ఉందని, దాని కింద ఒకే వెన్నుపాము ఉందని, ఆ వెన్నుపాము శరీర మధ్యరేఖ వెంట వెన్నుపూసలో ఉంటుందని అనిపిస్తోంది. కానీ మెదడుని జాగ్రత్తగా గమనిస్తే అందులో 2 విభాగాలు ఉన్నాయని, కుడి ఎడమగా ఉన్న ఆ విభాగాల్ని కలుపుతూ కార్పస్ కల్లోసం అని ఓ దట్టమైన నాడీ తీగల కట్ట ఉంటుంది. బద్దలు కొట్టని వాల్నట్ పప్పును చూస్తే ఇంచుమించు ఇలాగే ఉంటుంది.